నమస్కారం. ఈరోజు మనం పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. భీష్ముల వారికి తర్పణాలు ఇవ్వటం అందరి యొక్క కర్తవ్యం. అన్ని కులాల వాళ్ళు భీష్ముల వారికి తర్పణాలు ఇవ్వాలి, ముఖ్యంగా బ్రాహ్మణుల యొక్క బాధ్యత. భీష్మ పితామహుడికి తర్పణాలు ఇవ్వటం, అట్లాగే శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి భీష్మ నిర్యాణ ఘట్టాన్ని శ్రవణం చేయటం. శ్రీమద్భాగవతం మొదటి స్కంధంలో భీష్మ నిర్యాణ ఘట్టాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. భీష్ముల వారు శ్రీకృష్ణ భగవాను చూస్తూ అంపశయ్య మీద నుంచి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. ఆహా, ఏమి నా సౌభాగ్యం, ఎంతటి అదృష్టం, జన్మ జన్మల సుకృతంగా శ్రీకృష్ణుణ్ణి చూస్తూ ఉన్నాను. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప బ్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరెడువనెలాడు మది నావేశించు నెల్లప్పుడున్ రతిరస్తుమే అనవద్యా. ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుతూ బాలభానుప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో ఉయ్యారం ఒలకబోస్తూ నల్లని ముంగురులతో ముద్దుల మూటగట్టే ముఖారవిందంతో అనురాగాలు చిందిస్తూ మా అర్జునుణ్ణి సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం నిలిచిపోవాలి. రణరంగంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి భీష్మ పితామహుడికి. ఆనాటి కురుక్షేత్రంలో హయరింఘాముఖధూళిధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహతింజాలనొచ్చుయు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. ఓ మనసా, గుర్రాల గిట్టలు లేపిన దుమ్ము కొట్టుకొని రంగు చెడి చెదరిన ముంగురులతోనూ గమన వేగం వల్ల కందళించిన ఘర్మ బిందువులతోనూ కూడి ముచ్చట గొలిపే ముఖం కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా శరాఘాతాలకు బాగా బాధపడుతూ కూడా వివ్వచ్చుణ్ణి ప్రోత్సహించి పోరించిన మహానుభావుణ్ణి మనసులో ఆశ్రాంతము అశ్రాంతము ధ్యానిస్తున్నాను. నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలవళిన్ చూపుచున్ వరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముల వారి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు సూతుల వారు. నిశ్చేష్టులై వింటూ ఉన్నారు శవనకాది మహర్షులంతా కూడా. ఓ మనసా, అర్జునుడి మాటలు ఆఖరి నుంచి చిరునవ్వు నవ్వుతూ పగవారు చూస్తుండగా పాండవ కౌరవ సైన్యాల మధ్యప్రదేశంలో రథాన్ని నిలిపి పేరు పేరున వైరిపక్షంలోని వీరుల్ని చెయ్యెత్తి చూపిస్తూ తన చూపులతోనే ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు నా హృదయ పద్మంలోని పద్మాసనం పైన భాసిల్లుతున్నాడు. ఓ మనసా, నాకు శ్రీకృష్ణుడే దిక్కు, ఆయన్నే ఆశ్రయిస్తాను. సభవతు మే భగవాన్ గతిర్ముకుందః. తనవారి దంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయున్, విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన మునివంద్యుని పాదభక్తిమునయున్ నాకున్. రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయటానికి ఇష్టపడక వెనుకంజ వేస్తున్న ధనుంజయునికి గీతోపదేశం చేసి సందేహాల్ని పోగొట్టి ముందంజ వేయించిన మునిజనవంతుడైన ముకుందుని పాదభక్తి నాలో పరిఢవిల్లాలి. శ్రీకృష్ణ, నీవే నాకు రక్ష, నీవే నాకు దిక్కు. శ్రీకృష్ణ, నాకు బాగా గుర్తు ఆ రోజు కురుక్షేత్రంలో నీవు నా మీదకు ఎలా దూకావో, మద గజంపై దూకే సింహంలా. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టిదేరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆనాడు రణక్షోణిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కన్నులకు కట్టినట్లు కనిపిస్తున్నది. కుప్పించి పైకెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమి కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోయింది. నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జున నన్ను వదులు, ఈనాడు భీష్ముని రూపుమాపి నిన్ను కాపాడుతాను అంటూ కరిపైకి లంఘించే కంఠీరవంలాగా నా పైకి దూకే గోపాలదేవుడే నాకు రక్ష. నీ భృత్యులకు ఇచ్చే అభయం అమోఘం, లేకుంటే పరమాత్ముడు పార్థసారథిగా ఉంటాడా? తనకున్ భృత్యుడు వీనిగా చుట మహాధర్మంబువమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గములు చే జోజ్యంబుగా బట్టుచున్ మునికోలన్ వడి భూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహం ప్రశంసించదన్. ఇతడు నా నమ్మిన బంటు, ఇతన్ని కాపాడటం నా కర్తవ్యం సుమా అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో కరడా ధరించి పరమోత్సాహంగా అశ్వాలను అదిలిస్తూ చూచేవాళ్లను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను. ఆ సమయంలో అక్కడున్న అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. పాండవులు, ఋషులు, ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవులు, శ్రీకృష్ణుడు, అంపశయ్య మీద ఉన్నాడు భీష్మ పితామహుడు. పలుకుల నగవుల నడవుల నలుకల నవలోకనముల నాభీరవధూ కులముల మనముల తాలిమి కొలుకులు వదలించు ఘనుని కొలిచెద మదిలోన్. మాటలతో, మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయ కోపాలతో, వాల్చూపులతో వ్రజవధూముడుల వలుపులు దోచుకునే వాసుదేవుణ్ణి మనస్సులో మరీ మరీ సేవిస్తాను. అలాంటి శ్రీకృష్ణుని యందు నిరీక్ష హతాగత స్వరూపం మునులు నృపులు చూడ మునిధర్మజుని సభా మందిరమున యాగమంటపమున చిత్రమహిమతోడ చెలువందు జగదాది దేవుడమరు నాదు దృష్టియందు. మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా మునుపు ధర్మనందనుణ్ణి సభామందిరంలోని యజ్ఞమంటపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో చెలువొందే జగన్నాథుడు నా చూపుల్లో రూపుదిద్దుకుంటున్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక, నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపకుడై యొప్పుడు యొప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కానవచ్చే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానావిధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థలయందు తన లీలావిలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో పదిలపరుచుకొని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమయ్యాడు. ఆత్మాన్యాత్మనామావేశ్య భీష్మాచార్యుల వారు ప్రాణాలు వదిలిపెట్టారు. అప్పుడు అది చూచి అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా సంధ్యా సమయంలో పక్షుల్లాగా మౌనం వహించారు. మహాత్ములారా, సూతుల వారు శౌనకాది ఋషులందరికీ చెబుతూ ఉన్నారు. అట్లయ్యే సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పినటువంటి విషయాన్ని గోలి ఆంజనేయులు మీ అందరికీ వినిపిస్తూ ఉన్నాడు. ఈ రకంగా భీష్ముల వారు తన మనస్సును, వాక్కును, దృష్టిని, ప్రాణాలని నిరోధించి కృష్ణ ఏవం భగవతి సర్వం శ్రీకృష్ణ భగవానుడికి అర్పించాడు. ఇది భీష్మ పితామహుడి యొక్క నిర్యాణ ఘట్టం. ఈ పరమ పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి రోజు భీష్ముల వారికి తర్పణాలు వదులుతూ ఆ తరువాత ఈ భాగవతంలోని భీష్మ పర్వాన్ని శ్రవణం చేయటం శుభప్రదం, ఆనందప్రదం, ముక్తిప్రదం, మోక్షప్రదం. నమస్కారం. గోలి ఆంజనేయులు, తెనాలి.